హరిః గణానాం గణపతిం హవామహే కవిం కవీనామోపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిస్తిదసాదనం నిషుశీలగణపతే గణేషు త్వామాహుర్విప్రతమం కవీనాం నృతే త్వత్క్రీయతే కించనారే మహామర్కం మాఘవన్ చిత్రమర్చ ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాగినీ వదీ ీనామవిద్యవతు శతధారముత్సమక్షీయమాణం విపశ్చితం పితరం వక్వానాం మేణిం వదంతం పిత్రోరుపస్థేతం రోదసీ వివృతం సత్యవాచం రిచో అక్షరే పరమే వ్యో మన్యస్మిన్ దేవా అధివిశ్వే నిషేదు యస్తన్న వేదకి వృచాకరిష్యతి యయిత్తద్వితుస్తజిమే సమాసతే అగ్నిరే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోదారం రత్నధాతవం అగ్నిః పూర్వేభిర్ఋషిభిర్జో నూతనైరుత స దేవాంగేహ వక్షతి అగ్నినా రయిమశ్వమత్కోషమేవ దివే దివే యశసం వీరవత్తమం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి సయద్దేవేషు గచ్చతి అగ్నిర్హోతా కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః దేవో దేవేభిరాగమత్ యదంగదాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి తేత్తత్సత్యమంగిరః ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తర్ధియా భయం నమో భరం తయేమసి రాజంతమధ్వరాణాం గోపామృతస్య దీదివిం వర్ధమానం స్వేదమే సనఃపితే సూనవేగ్నే సూపాయనో భవ సచస్వానస్వస్తయే వాయవాయాహి దర్శతే మే సోమా అరం కృతాః తేషాం పాహి శ్రుధీహవం వాయవుక్తే హృద్జరంతే త్వామచ్ఛాజరితారాః సుతసోమా అహర్విదాః వాజో తవ ప్రపృంజతి ధేనాదిగాది దాశుషే గురుసీ సోమపీతయే ఇంద్రవాయో ఇమే సుతాగుపప్రజోభిరాగతం ఇందవో వాగుశంతిః వాజవింద్రశ్చ చేతథ సుతానాం వాజినీ వసు తముపద్రవత్ వాజమింద్రశ్చ సుంబత ఆయాతముపరిష్కృతం మక్ష్మీత్సాధియారా మిత్రం భూవే భూతదక్షం వరుణం చ దిశాదశం ధియం ధృతాచీం సాధంతా ఋతేన మిత్రావరుణామృతామృతామృతస్పృశా కృతం బృహంతమాసాధే కవీనా మిత్రావరుణాది విజాతా పూరుక్షయా దక్షం దధాతే అపశమం అశ్వినాగజ్వరీరిషోద్రవత్పాణి శుభస్పతి పురోభుజాజనశ్యతం అశ్వీనా పురోదం ససానరాశవీరయాధియా దిష్ణ్యావనతం విరాహ దస్రాయువాకవస్తుతానా సత్యావృక్తబలిహిషః ఆయాతం రుద్రవర్తనీ ఇంద్రాయా హి చిత్రభానో సురాయివే త్వాయవాహ అనందేభిస్తనా భూతాసాః ఇంద్రాయా హి ధియేషితో విప్రజూతస్తుతావతః ఉపబ్రహ్మాణి వాఘతాః ఇంద్రాయా హి ఊతూజానముపబ్రహ్మాణి హరివః సుదేతధిష్మనశ్చనాః సోమాసశ్చర్షణీ ధృతో విశ్వే దేవాసాగత దాస్వాంసో దాశుషస్తుతం విశ్వే దేవాసో అప్తురస్తుతమాగంతదూర్ణయః ఉస్రాదీవస్వసరాణి విశ్వే దేవాసో అశ్విధజేహి మాయాసో అద్రుహాః మేధం జృషంతవన్నయః పావకానః సరస్వతీ వాజేభిర్వాజినీవతి యజ్ఞం వష్టు ధియా వాసుః చోదయిత్రీ సుమృతానాం చేదంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతీ మహో అన్నః సరస్వతీ ప్రచేదయతి కేతునా ధియో విశ్వా విరాజతి సురూపకృత్రుమూతయే సుదుఃఖామివ గోదుహే జుహోమసిద్య విద్యవి ఉప నః సవనాగహి సోమస్య సోమపాహ్మివ గోదాయి ద్రేవతో మదాః అథా తే అంతమానాం విద్యామసుమతీనాం మానో అతిక్య ఆగహి పరే హి విగ్రమస్తమింద్రం పృచ్ఛామి పస్థితం యస్తే సఖిభ్యావరం ఉదబ్రోవంతు నో నిధో నిరంజతశ్చిదారత దధా నాగింద్రయిద్దుబాహ ఉదనః సుభగా హరిర్భోచేయర్దస్మ కృష్టజాః శ్యామేదింద్రస్య శర్మణి ఏ వాసు మాసవే భరయజ్ఞశ్రియం ప్రమాదనం హృదయన్మందయత్సకం అస్య పీత్వాసనక్రతో ఘనో వృత్రాణామభవః రావో వాజేషు వాజినం తం త్వాజేషు వాజినం వాజయామసదక్రతో ఘనానామింద్ర సాతయే యో రాజో ఓమనిర్మాన్సు బాలస్సుం వతస్సఖా తస్మాయింద్రాయ గాయత ఆత్వేదానిషీదతేంద్రమభిప్రగాయత సఖాయస్తోమవాహసః ణామీశానం భార్యాణా ఇంద్రం సోమే సచాసుతే సఖా నో యోగా భూమత్సరాజే సపురం ధ్యా గమద్వాజేభిరాసనాః యస్య సంస్థేన బృణ్వతే హరీ సమత్సు సత్రవః తస్మాయింద్రాయ గాయత సుతపామ్నే సుతాజిమే సుచ యోయంతి వీతయే సోమా సోదధ్యాశిరః త్వం సుతస్య వీతయే సద్యో వృద్ధో అజాయథాః ఇంద్రజ్యేష్ఠ్యాయ సుక్రతో ఆత్వా విశన్ వాసవః సోమా स इन्द्रगिर्वणः सन्ते सन्तु प्रचेतसे स्तोमाविवृधन् त्वा मुक्था स दक्रतो वाम् वर्धन्तु नो गिराः रक्षीतोतिस्तने दिवम् वाजमिन्द्रः सहस्रिणम् यस्मिन् विश्वादिपौम् स्यात् मानो वर्ता अभिद्रोहम् तनूनामिन्द्रगिर्वणः ईशानो यवयावधम् युञ्जन्ति ब्रध्रमरुषम् चरन्तम् परीतस्तृषाः रोचन्ते रोचनादिवि युञ्जन्त्यस्य काम्याहरी विपक्षसारथे सोनाधृष्णो नृवाहसा केतुम् कृण्वन्न केतवेपेशो मल्यापेशसे समुषद्भिरजायथाः आदहस्वधामनु पुनर्गर्भत्वमे दिने दधानाम यज्ञियम् वीलुचीदारुजग्नभिर्गुहाचिजिन्द्रवह्नीभिः अमिन्दमुसृजानो देवयन्तो यथा मतिमच्छा विदद्वशृङ्गिराः महामनोषतश्रुतम् इन्द्रेण संहिदृक्षसे सञ्जग्मानो अविभ्युगा मन्दूषमानवर्चसा अनवद्यैरभिद्योभिर्मकः सहस्वदर्चति गणैरिन्द्रस्य काम्यैः अतः परिज्मन्नाग इति वो वा रोचनादधि समस्मिन्मृञ्जते गिराः यतो वा सातिमीमहे दिवो वा पार्थी वा दधि इन्द्रम् महो वारजसः इन्द्रमिद्धासिनो बृहदिन्द्रवर्गेभिरक्किणाः इन्द्रम् वाणीरनूषत इन्द्रयद्धर्योः स च सम्मिश्रावचोयुजा इन्द्रो वज्रीहिरण्यजाः इन्द्रो दीर्घयचक्षसा सूर्यम् रोहयद्दिवि ऋगोभिरद्रीमैरयत् इन्द्रवाजेषु नवसहस्रप्रधनेषु च उग्रबुग्राभिरुचिभिः इन्द्रम् वयम् माहाधन इन्द्रमर्भे हवामहे युजम् वृत्रेषु वज्रिणम् सनामृगन्नमम् चरुम् सत्रादावन्नपावृभि अस्मभ्यमप्रजिष्कुतः तुञ्जे तुञ्जेय उत्तरे स्तोमा इन्द्रस्य वज्रिणाः रविन्धे अस्य सुष्टुतिम् वृषा यूथे भवंसकः कृष्टीरियत्योजसा ईशानो अप्रजिष्कुतः एकश्चर्षणीनाम् वसूनामिरज्यति इन्द्रः पञ्चक्षितीनाम् इन्द्रम् वो विस्मृतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः येन्द्रसानसिम् रजिम् सजित्वानम् सदा सहम् परिशिष्टमूतये भर नियेन मुष्टिहत्ययानि वृत्रारुणधामहै कोतासोऽन्यर्वता इन्द्रत्वोता सा भयम् वज्रम् घनाद धीमहि जयेम संयुधि स्पृधाः वयम् सूरेभिरष्टेभिरिन्द्रत्वया युजा भयम् सा सह्यामवृतन्यतः महा इन्द्रः परश्चनुमाहित्वमस्तु वज्रिणे यौर्न प्रथिनाशवाः स సమూహే పాయ ఆశతనరస్తోకస్య సనీతౌ విప్రాసో వాధియాయవః కుక్షిస్తో మపాదమః సముద్రయేవ పిన్వతే గుర్వీరా బోనకాగుదాః ఏవాహ్యస్య సూనృతా విరప్సీ గోమతి మహీ అక్వాసాఘానదాసుషే ఏవాహితే విభూతయ భూతయ ఇంద్రమావతే సద్యశ్చిత్సంతి దాసుషే ఏవాహ్యస్య కామ్యాస్తోమ ఉత్థం చ సంస్యా ఇంద్రాయ సోమవీతయే ఇంద్రే హిమస్యంధ సో విశ్వేభిస్తోమపర్వభిః మా భిష్టిరోజసా ఏవేదం సృజతా సుతే మందిమింద్రాయ మందినే చక్రిం విశ్వాహి చక్రాయే మత్స్వాసు ప్రమందిభిస్తోమేర్విశ్వదర్షణే సైషు సమనేష్వా అసగ్రమింద్ర తేగిర ప్రజిత్వా ముదహాసత అజోషా వృషభం పతిం సంచోదయ చిత్రమర్వాగ్రధ ఇంద్రవరేణ్యం అసదిత్తే విభు ప్రభు అస్మాన్ సుతత్ర చోదయేంద్ర రాజేన భస్వదః తుమిద్యం నయశస్వతః సంగోమాయింద్రవాజవదస్మే పృథుస్రవో బృహత్ విశ్వాయుర్ధేత్యక్షీతం అస్మేధే హిస్రవో బృహద్యుమ్నం సహస్రసాతమం ఇంద్రతారథినీరిషాః వసోరింద్రం వసోపతిం గేర్భిర్గృణంత ఋగ్మియం హోమకందారమూతయే సుతే సూతేన్యోషే బృహద్బృహదయే ధరిః ఇంద్రాయ శోషమర్చతి గాయం దిత్వా గాయత్రిణోర్చంత్యర్కమర్కిణాః బ్రహ్మాణస్త్వా సదక్రతముధ్వం సమీపయే విరే యస్వారోహద్భూర్యస్పష్టకర్త్వం తదింద్రో అర్థం చేదతి యూతేన వృష్టిరేజతి యుక్ష్వాహి కేసి నాహరీ వృషణాకక్ష్యప్రా అథాన ఇంద్రసోమపా గిరాముపశ్రుతిం చర ఏ హి స్తోమా అభిస్తరాభిగృహీహ్యారూపా బ్రహ్మ చ నోవసోసచేంద్ర యజ్ఞం చ వర్ధయ ఉత్తమింద్రాయ సంస్యం వర్ధనం పురునిష్యుధే శక్రోయథా సుతేషు నోరారణః సఖ్యేషు చ సహిత్సీమహేతం రాజేతం సువీర్యే సశక్రపుతనశ్చ గజింద్రో వసుజయమానః సువివృతం సునిరజమింద్రత్వాదాతమిజ్ఞసాః గర్భామపవ్రజం ప్రీధిగృహష్వరాధో అద్రివః నహిత్వా రోదసీ బుభేర్ఘాయమానమిన్వతః దేశస్వర్వతీరసంగా అస్మభ్యం ధూనిః ఆశ్రత్కర్మ సృధీహ వన్నోచిద్దధిష్మే గిరాః ఇంద్రస్తోమమిమం మమ కృష్వా యుజస్థిదంతరం విద్మాహి త్వా వృషం తమం వాజేషు హవనశ్రుతం ఋషంతమస్య హోమః భూతిం సహస్రసాతమా ఆతూన ఇంద్రకౌశికమందసారస్ఫుతం పీప నవ్యమాయుః ప్రసూతిరగృభీ సహస్రసామృషిం పరిత్వా నిర్వణో గిర ఇమా భవంతు విశ్వతాః వృద్ధాయుమనవృద్ధయోజుష్టా భవంతు జుష్టయః ఇంద్రం విశ్వామీవృధన్ సముద్రవ్యజ సంగిరాః రథీతమం రథీనాం వాజానాం సత్పతింపతిం సఖ్యేత ఇంద్రవాజినో మాభేమ సమసస్పతే వామభి ప్రణోనుమోదేతారమపరాజితం పూర్వీరింద్రస్య రాతయో న విదస్యంత్యూతయాః యదీవాజస్య గోమదస్తోత్రభ్యోమం భాతే మఘం పురాం బిందుర్యుమా కవిరమీతౌ జాజాయత ఇంద్రో విశ్వస్య కర్మణో భర్తా వజ్రీభూరుష్టుతః త్వం బలస్య గోమతో పావరద్రిమోభిలం వాం దేవా అభిభ్యుగస్తుజ్యమానాస ఆవిషుః తపాహం సూరరాతిభిః ప్రత్యాయం సింధుమావదన్ ఉపాదిష్టం దగిర్వణో విజుష్టేతస్య కారవాః మాయాభిరింద్రమాదినం త్వం సృష్టమవాదిరః విదృష్టేతస్య మే ధీరాస్తేషాం సర్వాంశుత్తీరా ఇంద్రమీషా నమోజసాభిస్తోమా అనూషత సహస్రం యస్య రాతయ ఉత వాసంతి భూయసీ అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుప్రతుం అగ్నిమగ్నిం భవీమభిస్తదాహవంత విష్పతిం అవ్యవాహం పురు ప్రియం అగ్నే దేవా ఇహావాహయజ్ఞానో వృక్తపరిహిషే అసి హోతా నగీర్భ్యాః తాపోషతో విబోధయజనగ్నేయాసి దూత్యం దేవైరాసత్సి బర్హిషి ఘృతాహవనదీదివః ప్రతిష్మర్షదోదః అగ్నే త్వం రక్షస్వినాః అగ్నిరాగ్నిస్తమిధ్యతే కవిర్గృహపతిర్యువా అవ్యమాజ్జుహ్వాస్యః కవిమగ్నిముపస్తు హి సత్యధర్మానమధ్వరే దేవమీవచాదనం యస్వామగ్నే హవిష్పాదిర్ధూతం దేవ స భర్యతి తస్య స్మప్రావితా భవ యో అగ్నిం దేవవీతయే హవిష్మాన్ ఆవివాసతి తస్మై పావకమృళయ సనః పావకదీ జివోగ్నే దేవా ఇహావహ ఉపయజ్ఞం హవిశ్చనః సనస్తవానాభరగాయత్రే నవీయసా రయం వీరవతీమిషం అగ్నే శుక్రేణ సోదిషా విశ్వాభిర్దేవహూదిభిః ఇమాం స్తోమం జుడస్వనః సుసమిద్ధో నావహ దేవా అగ్నే హవిష్మచే ఓదః పావకయక్షీ చ మధుమంతం తనూనపాద్యజ్ఞం దేవేషు నః కవే అద్యాగ్రీణి వీతయే నరాశం సమిహ ప్రియమస్మిన్ యజ్ఞముపహ్వయే మధుజిహ్వం హవిష్కృతం అగ్నే సుగత మేరసే దేవాహ అసి హోతామనుర్హిణః శృణీతబర్హిణా నృషద్ధృతపృష్టం మనీషిణః యత్రామృతస్య చక్షణం విశ్రయంతామృతామృతోద్వారో దేవీరసశ్చతాః అద్యా నూనం చ జష్టవే నర్తోషాసా సుపేసాస్మిన్ యజ్ఞముపహ్వజే ఇదం నా బర్హిరాసతే తాసు జిహ్వాహోదారావీర్యా కవీ యజ్ఞం నాయక్షతామిమం ఇలా సరస్వతి మహీ తిస్రో దేవీర్మయో భువాః వరిదిస్తేదం తస్మిభాః ఇహ త్వష్టారమగ్నియం విశ్వరూపముపహ్వయే అస్మాకమస్తు కేవలః అపరాశ్రితా వనస్పతేరేవ దేవేభ్యో హవిః ప్రధాతురస్తు చేతనం స్వాహా యజ్ఞం గ్రేణో ధనేంద్రాయ విద్వానో గృహే తత్ర దేవా ఉపహ్వయే ఐభీరగ్నేదు భోగిరో విశ్వేభిః సోమాభీతయే దేవేభిర్యాహి యక్షీ చ ఆత్మాకన్వాహూషదఘ్నంతి విప్రతేధియాః దేవేభిరగ్నాగాహి ఇంద్రవాయో బృహస్పతిం మిత్రాగ్నిం పూషణం భగం ఆదిత్యాన్మారుతం ఘనం ప్రవోభ్రియంత ఇందవో మత్సరామాదయిష్టవాః ధ్వస్తమోషదాః ఈళదే త్వమవస్య వక్కన్వాసో వృత్తబలిహిషః హవిష్మంతో అలంకృతాః ధృతవృష్టామనోయుజో యే త్వావహంతి బంధాయః ఆ దేవాన్ సోమవీతయే ృతృభోగ్నేవత్నీవతస్పృధి మధ్వస్సు జిహ్వపాయ ఏయత్రాయీభ్యాస్తే పిబంధు జిహ్వయాఘోరగ్నేవృతి ఆగీం సూర్యస్ రోచనాద్విస్వాం దేవాంగోషర్బుధాః విప్రోహో దేహవక్షతి విశ్వేభిః సోమ్యం మధ్వగ్నయింద్రేణ వాయునా పిబా మిత్రస్య ధామభిః త్వం హోతామనర్హితోగ్నే యజ్ఞేషు సీదసి సేమన్నా అధ్వరంజ యుక్ష్వాహ్యరుషీరథే హరితో దేవరోహితాః ేవాహ ఇంద్ర సోమం పిబర్తునాత్మా విశంతిందవ మత్సరాస్తోదిపతృతునా పోత్రాజ్ఞం పూనీతన యూయం హిష్టాసూదానవ అభియజ్ఞం గృణీనాష్ట పిబర్తునా త్వం హిరత్నధాసి అగ్నే దేవా ఇహావహ సాదజాయోనిషు త్రిషు పరీభూష పిబర్తునా బ్రాహ్మణాదింద్రరాధసః పిబా సోమమృతోంగ్రణో తలేద్ధి సఖ్యమస్తృతం యుగం దక్షం ధృతవ్రతమిత్రావరుణదూలభం ఋతునా యజ్ఞమాసాసే ద్రవిణోదాత్రవీనసో గ్రావహస్తాసో అధ్వరే యజ్ఞేషు దేవమీరతే ద్రవిణోదాదాతు నోవసో నియాని సంధిరే దేవేషు తావనామహే ద్రవిణోదాస్పీపీషది జుహోద ప్రచతిష్టత నేష్ట్రాతిష్యత యత్వాదురీయమృతభిర్ద్రవీణోదోజామహే అధస్మానోదనిర్భవా అశ్వీనామివ సంమధురీజ్ఞే సుచువ్రత ఋతునాయజ్ఞవాహసా గార్హవత్యేన సంచరుతునా యజ్ఞనీరసి దేవాం దేవ యతేజజ ఆత్మా వహంతు హరజో మృషణం సోమపీతయే ఇంద్రత్వాసూరచక్షసః ఇమాధానాగ్రదస్ను భోహరీ ఇహోపవక్షతః ఇంద్రం సుఖద మేరసే ఇంద్రం ప్రాదర్హ వామహనింద్రం ప్రయత్యధ్వరే ఇంద్రం సోమస్య పీతయే ఉపనస్సుతమాగహి హరిభీంద్రకేశిభిః సుతే హవామహే సేవన్నస్తో మమాగహ్యుపేతం సవనం సుతం గౌరోణత్రీషిదః పీబ ఇమే సోమాస ఇంద్రవస్తుదాసో అధి బర్హిషి తా ఇంద్రసహసే పిబ అయం తే స్తోమో అగ్నియో హృదిస్పృతస్తు సంతమః అథా సోమం సుతం పీబ విశ్వమిత్సవనం సుతమింద్రోమదాయ గచ్చతి సోమీతే సేమన్నః కామమాప్రేణ గోభిరశ్వైశ్వరక్రతో స్తవామత్వా స్వాధ్యాః ఇంద్రావరుణయో నరహంసం రాజోరవావ్రీణే ఆలో మృళత ఈదృశే గంతా రాహి స్తోమ సేహవం విప్రస్య మావనః భర్తారాచర్షణీనా అనుకామం తత్పయే సామింద్రావరుణరాజ తాభామేతిష్టమీమహే యువాకుహిసీనా యువాకోసుమతీనా భూయామవాజదామ్నా ఇంద్రః సహస్రదామ్నాం వరుణస్సం స్యానా ప్రదర్భవత్యుక్తాః తయోరిదవసా వయం సదేమహి చ ధీమహి స్యాదుత ప్రరేచనం ఇంద్రావరుణవామహం భువే చిత్రాయ రాధసే అస్మాన్ సుజిగ్యుషస్కృతం ఇంద్రావరుణనూనుభాం శిషా సందీషు ధీష్వా అస్మభ్యం శర్మ యచ్చతం రవామస్మోదిరింద్రావరుణయా భువే యావృధాసే సదస్తూనిం సోమానం స్మరణం కృణయ బ్రహ్మణస్పతే రక్షీవంతంజౌసిజః యో రేవా యో అమీ వహావసుమిత్పుష్టివర్ధనః సరస్తిరక్తుజస్తురః మానస్సం సో అరారుషో ధూర్తిః ప్రణంగ్మర్త్యస్య రక్షాణో బ్రహ్మణస్పతే సఖావీనో నరిష్యతి యమింద్రో బ్రహ్మణస్పతీః సోమో హినో దివర్త్యం పంతం బ్రహ్మణస్పతే సోమ ఇంద్రశ్చ మర్త్యం దక్షిణావాత్మం వాసః సదస్పతిమద్భూతం ప్రియమింద్రస్య కామ్యం సరిణిం మేధామయాసిషం యస్మాదృతేన సిద్ధ్యతి యజ్ఞో విపశ్చిదశ్చన స్వధీనాం యోగమిన్వతి ఆదృఘ్నోతి హవిష్కృతిం ప్రాంతం వృణోత్యధ్వరం హోత్రా దేవేషు గచ్చతి నరాసం సుదృష్ట మమ పశ్యం సప్రతస్తమం జీవో న సద్మకరం ప్రదిత్యం చారో మధ్వరం గోపీతాయ ప్రభూయసే మరుద్భిరగ్నాగహి నహి దేవో నమర్త్యో మహస్తమగ్రతుం పరః మరుద్భిరగ్నాగహి ఏ మహోరజసో విదుర్విశ్వే దేవాసో అద్రుహాః మరుద్భిరగ్నాగహి ఉగ్రా అక్కమా నృజురణా ధృష్టా సమోజసా మరుద్భిరగ్నాగహి ఏ శుభ్రా గోరవర్పసస్సు క్షత్రాసో ఇసదసః మరుద్భిరగ్నాగహి ఏనాకస్యాధీరోచనే దివి దేవాసాసతే మరుద్భిరగ్నాగహి యయీం క్రయంతి పర్వతాన్ నిరస్సముద్రవర్ణవం మరుద్భిరగ్నాగహి ఆయే సన్వంతి రశ్మిభిస్తిరస్సముద్రమోజసా మరుద్భిరగ్నాగహి అభిత్వా పూర్వమీతయే శ్రయామి సోమ్యం మధు మరుద్భిరగ్నాగహి భద్రం నో అపి వాతయమనాః ఓం అయం దేవాయజన్మనే స్తోమో విప్రేభిరాశయా అకారిరత్రధాత మహా ఇంద్రాయ వచోయుజాతక్షుర్మనసాహరి సమీభిర్యజ్ఞమాసద తక్షన్నాసత్యాభ్యాం పరిజ్ఞానం సుఖం రసం తక్షం ధేనుం సభర్దుఃఖా యువానాపితరా పునః సత్యమంత్రాదిజోజవాః విభవ్యక్రత సంభోమదాసో అగ్మదేంద్రేణ చ మరుత్వత ఆదిత్యేభిశ్చ రాజభిః ఉదత్యం చ మసన్నభం తుష్టుర్దేవస్య నిష్కృతం అకర్త చతురః పునః తేనో రత్నాని ధర్తనత్రిరాసాప్తాని సంభతే ఏకమేకం సుస్తిభిః అధారయంతమన్వయో భజంత సుకృత్యయా భాగం దేవేషు యజ్ఞియం ఇలేంద్రాగ్నీ ఉపహ్వజేత జ్యోతిస్తోమముష్మసి సోమం సోమపాదమా యజ్ఞేషు ప్రశంసతేంద్రాగ్నీ సుంభత నర గాయత్రేషు గాయత తామిత్రస్య ప్రశస్తయ ఇంద్రాగ్నీదాహ వామహే సోమపా సోమపీతయే ఉగ్రాసంతాహవామహముపేదం సమానం సుతం ఇంద్రాగ్నీయేహ గచ్చతాం తామహాంతాసదస్పతి ఇంద్రాగ్నీరక్షరుజ్జతం అప్రజాస్వం పత్రిణాః తేన సత్యేన జాగృతమధి ప్రజేతునే పదే ఇంద్రాగ్నే శర్మ యచ్చతం రాతర్యుజా విబోధయాస్వినా వేహ గచ్చతాం అస్య సోమస్య పీతయే యా సురథా రచీత మోభాదేవాది విస్పృశా అశ్వినాథాః వామహే యా వాంగసా మధుమత్యశ్వినా సూనృతావతి యజ్ఞం మీ విక్షతం నహి వామస్తి దూరకే యత్రారథే న గచ్చతః అశ్వినా సోమినా గృహం హిరణ్యవాణి భూతయే సవితారముపహ్వయే సేతా దేవతా పదం అపాంగపాదమవశేషమితారముపస్తుహి తస్య వ్రతాన్యుష్మసి విభక్తారం హవామహే వసోస్తిత్రస్య రాధసః సవితారం వృచక్షసం సఖాయానిషీదత సవితాస్తోమ్యోనునాః దాతారాధాంసి శుంభతి అగ్నేవత్నీరిహావాహ దేవానాముషీ రూప వృష్టారం సోమాదీతయే ఆజ్ఞాగ్నిహావసేహోత్రాంజవిష్టభారతీ ీషణాం వహ అభినా దేవీరవసావహ శర్మణపత్నీ అచ్చిన్నీముపహ్వయే వరుణానీ స్వస్తయే అగ్నాయీ సోమపీతయే మహీద్యో పృథివీ చ ఇమం యజ్ఞం మే వృక్షతాభరీమభి తయోరిధృతమత్మయో విప్రారిహంతి భీతిభిః గంధర్వస్య ధృవే పదే యోనా పృథివీ భవానక్షరా నివేశాని యక్షాన స్వర్మ సప్రథాః అతో దేవాబంధునాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య వాం సురే త్రీణి పదాని చక్రమే విష్ణుర్గోపాదాభ్యః అతో ధర్మాణి ధారయన్ విష్ణా కర్మాణి పశ్యతయతో భృతాని పశ్పసే ఇంద్రస్య యుజ్యస్సఖా తద్విష్ణాః పరమం పదం సదా పశ్యంతి సూరయాః దివీవ చక్షురాదతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాం సస్వమింధతే కృష్ణాయత్పరమం పదం తీవ్రా సోమాసాగశ్యాశీర్వంత స్ఫుతా ఇమే వాయోతాన్ ప్రస్థితాన్ పిబ ఉభా దేవాది విస్పృశేంద్ర వాయుః వామహే అస్య సోమస్య పీతయే ఇంద్రవాయుమోజుమా విప్రాహవంత భూతయే సహస్రాక్షాధియస్పతి నిత్రం భయం హవామహే వరుణం సోమాపీతయే యజ్ఞానాభూతదక్షసా ఋతే నయా వృతా వృధా ఋతస్య జ్యోతిషస్పతి తా మిత్రా వరుణాహువే వరుణ ప్రావితా భూవన్ మిత్రో విశ్వాభిరూతిభిః కరతాన్న సురాధసః మరుత్మందం హవామహేంద్రమా సోమపీతయే సయోర్గణేన దృంపతు ఇంద్రజ్యేష్ఠా మరుద్గణా దేవా సః పూషరాజయః విశ్వే మమ శ్రుతాహమం అతవృత్రం సూదానమైంద్రేణ సహసా యుజా మానా దుస్సంస ఈశర విశ్వాన్ దేవాంఘవామహే మరుత సోమపీతయే ఉగ్రాహి వృష్ణీ మాతరః జయతామివదన్ యతుర్మరుతా మేతి ధృష్ణుయా యచ్చుభం యాసనానరః అస్కారాద్విద్యుదస్పర్యతో జాతా బంధునః మరుతో మృడయంతునః ఆపోషం చిత్రపరిహిషమాఘ్రీణే ధరుణం దివః ఆజా నష్టం యథా పశుం ఊషా రాజానమాఘ్రీణిరపగూఢం గుహాహిలం అవిందచిత్రపరిహిషం ఉదో సమహ్యమిందో భిష్టుక్తృశేషీధన్ గోభిర్యవన్న చర్కృషత్. ఓ